పట్టి రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మారామయ్య పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యళ్ళకి రారండోడుక చూద్దా ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం దారిలో మెదిలే గుర్తులై నడిపే దిబ్బలే